నశింపు క్రీస్తు మనుజావతారుడాయే వినరే అనుదినమును దేవుని తనయుని పదవన జంబులు మనమున నిడుకొనుచును క్రీస్తు మనుజావతారుడాయే వినరే నరరూపు నీఘోరా నరకులారమ్మాని దురితము బాపు దొడ దొరయౌ మరియా Shame.